ఆపో వాగిదమాగలిదమే స ప్రజాపతిరేక పుష్కరపన్నే సమభవదే తస్యాంతర్మనసి కామః సమవర్తత ఇదగుంగ్రియేయమిది తస్మాద్యద్పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మ నాకరోతి తదేషాభ్యనోక్త కామస్తదగ్రే సమవర్తతాది మనసో ఏద ప్రథమయ్యదాసీత్ తోబంధమసరవిందన్ హృది ప్రదేశ్యాగమయోమనీషేది ఉపైనం తదుపనమతి యత్కామో భవతి యేవం వేద సతమోదప్యత సతపస్తత్వా శరీరమధూనత తస్యన్మాగం సమాసీత్ తతో ఋణాకేతపోపాదర్శనాశయపుతిష్టన్ ఏన ఖానసాలశిల్యా యోరస సోమా అంతరత కూర్మం భూతం సర్పందం తమబ్రవీత్ మమ వేత్తం మాగుంసా సమభూత్ నేత్యబ్రవీత్ పూర్వమేవాహమిలాసమితి అద్పురుషస్య పురుషత్వం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ భూత్వోతిష్ఠత్ అసమబ్రవీత్ మమ్మే పూర్వకం సమభూ త్వమిదం పూర్వః కురుష్వేతి సగితాదాయాపః అంతరిణా పునస్తాదుపాదధాత్ ఏవాహ్యేవేది తదాదిత్యముపతిష్ఠత్ సా ప్రాగేదిక అథారుణకేతుర్దక్షిణత ఉపాదధాత్ ఏవాహ్యగ్నిది తదో వాగ్నిష్టత్ సా దక్షిణాదిక అథారుణకేతుః పశ్చాదుపాదధాత్ ఏవాహివాయో ఇది తదో వాయుతిష్టత్ సా ప్రతీచేదిక అథారుణకేతుర్వరత ఉపాధాత్ ఏవాహీంద్రేది తదో వాయింద్ర ఉపతిష్టత్ సోదీర్జీతిక అథారుణకేతుర్మధ్య ఉపాధాత్ ఏవాహిభూషణ్యతి తదో వైభూషోజతిష్టత్ సేయందిక అథారుణకేతుర్పరిష్టాధాత్ ఏవాహిదేవాయి తదో దేవ మనుష్యా పితర గంధర్వాప్సరదస్థోజతిష్టన్ సోర్ధ్వాదిక యా విప్రుషో విపరాపదన్ తాభ్యోతురారక్షాకం సుపిశాచాస్తోజతిష్టన్ తస్మాత్తే పరాభవన్ విప్రభ్యోగితే సమభవన్ తదేషాభ్యనోక్త ఆపోహయద్బృహదేర్నిర్భమాయన్ దక్షన్ తథా నాజనయంతే స్వయంభం తదైమేభ్యసర్జన్ దసర్గాః అభ్యో వా ఇదగం సమభూత్ తస్మాదిదగం సర్వం రమథ స్వయం భయే తస్మాదిదగం సర్వం శిశిర వివాధ్రోమివాభవత్ ప్రజాపతిర్వావత్ ఆత్మనాత్మానం విధాయ తదేవానుప్రావిశత్ తదేషాభ్యనోక్త విధాయ లోకాని విధాయ భూతాని విధాయ సర్వాః ప్రతిశోధిశ్చ ప్రజాపతి ప్రసమజాయతస్య ఆత్మనాత్మానమభిదం వివేశేతి సర్వమేవేదమాప్త్వా సర్వమవరుధ్య తదేవాను ప్రవిశతి యగేవం వేద చతుష్టయ్యాపో గృహ్ణాది చత్వారి వా అపాగం రూపాణి మేఘో విద్యుత్ స్థనయత్నర్వృష్టి తాన్నేవరుంధే ఆదపతి వర్ష్యా గృహ్ణాది తా పురస్తాదుపదధాది ఏతావై బ్రహ్మవర్తస్యాప ముఖతయేవ బ్రహ్మవర్తమవరుంధే అస్మాన్ముఖతో బ్రహ్మవర్తశిధర కోప్యా గృహ్ణాది తాదక్షిణతముపదధాది ఏదావేతేజస్వినీరాప ఏదలేవాసుదక్షిణతో దాది తస్మాద్దక్షిణార్ధస్తేజస్మితర స్థావరా గృహ్ణాది తా పశ్చాదుపదధాది ప్రతిష్ఠితా వై స్థావరా పశ్చాదేవ ప్రతిష్టతి వహంతేర్గృహ్ణాది తా ఉత్తరతముపదధాది ఓజసా వాగేతా వహందేవోద్యుదేవ ఆగోజదేవ ధావంతే ఓజయేవాస్యోత్తరతో దాది తస్మాదుత్తరార్ధవోజస్మితర సంభార్యా గృహ్ణాది తావ్యముపదధాది ఇయం వై సంభార్యా అస్యామేవ ప్రతిష్టతి పల్వల్యా గృహ్ణాది తా ఉపరిత్తాదుపాదధాది అసౌ వై పల్వల్యా అముష్యామేవ ప్రతిష్టతి ఇక్షోపదధాది ఇక్షు వా ఆప అన్నం వా ఆప అభ్యో వా అన్నం జాయతే వాభ్యోన్నం జాయతే అదవరుంధే సంవాయేతమరుణా కేతమోపాతర్శనార్హయోజన్వన్ తస్మాదారుణకేతుక అదేటాభ్యనోమోక్త ఏతమో అరుణాశ్చ హయోపాతర్శనా పృష్టాకం సదసాహి సమాహితాదో సహస్రథాయ సమితి శరదస్థైవ సహస్రదస్య ప్రతిష్ఠతి ఏదమగ్నిదేణమేవం వేద జానదగ్నేముత్తరవేదే ఖాత్వా అపాం పూరేది అపాగం సర్వత్వాయ పుష్కరవర్ణగం రుక్మం పురుషమిత్యుపదధాతి తపో వై పుష్కరవర్ణం సత్యగం రుక్మ అమృతం పురుష ఏతావద్వాస్తి యావదేవాస్తి అదవరుంధే కూర్ణముపదధాతి అపామేవమేషమవరుంధే అథో స్వర్గస్ లోకస్ సమష్ట్యై ఆపమాపామసర్వా అస్మాదస్మాజోముద అగ్నిర్వాయుశ్చతూర్యశ్చరధ్యయామితి వాయుమశ్వారశ్వమయ లోకం ప్రణశ్రుద్రం ప్రణ యాస్తిస్రపరమయా ఇంద్రఘోషాపశుభిరేవాహ్యేవేది పంచజిలయపదధాది పాంతోగ్ని యావానేవాగ్ని అంజిణుతే లోకం ప్రణయాద్వితీయాముపదధాది పంచపదా వే విరాట్ తస్యాపాయ్యం పాద అంతరిక్షం పాద జోపాద విషపాద మనోరజపాద విరాజ్జేవ ప్రతిష్టది ఏదమగ్నిజినుతే యౌజైనమేవం వేద అగ్నిం ప్రణీయోపధమాధాయ నమభిదేత అభీష్టక ఉపదధాది అగ్నిహోత్రేదశపూర్ణమాసలో పశుబంధే చాతుర్మాస్యేషు అసో ఆహు సర్వేణుయజ్ఞకృతుష్మిది అసహస్వాహారుణస్వాయంభువ సావిత్రస్సర్వోగ్నిర్గ్రణుణంగం మన్యామహే నానావాహేతేదాహం వేర్యాడి తమగ్నించినుతే క్షత్రియమగ్నించిన్వాన తమగ్నించినుతే సావిత్రమగ్నించిన్వాన తమగ్నించినుతే నాగేతమగ్నించిన్వాన తమగ్నించినుతే చాదుర్హోత్రియమగ్నించిన్వాన తమగ్నించినుతే వైశ్రతులమగ్నించిన్వాన అభగ్ఞంచినుదే ఉపానువాక్యమాసుమగ్ఞంచిన్వాన అభగ్ఞంచినుదే విమారుణకేతుకమగ్ఞంచిన్వాన ఇది ఋషావాగ్ని ఋషాణముసగ్గస్ఫాలయేత్ అన్యేతాస్తయజ్ఞ తస్మాన్నార్షజ్ఞ సోత్తరవేదు కృతృజన్వేద ఉత్తరవేద్యాగస్యగ్నిశ్రీయతే ప్రజాకామశ్చిన్వేద రాజాపత్యో వాగేశోగ్ని రాజాపత్యా ప్రజా ప్రజావాన్ భవతి ఏం వేద పశుకామశ్చిన్వేద సంజ్ఞానం వాయేతత్పశూనా యదాప పశూనామే సంజ్ఞానేగ్నిజినుదే పశువాన్ భవతి ఏం వేద వృష్టికామశ్చిన్వేద ఆపో వై వృష్టి పర్జన్యో వరుటుకో భవతి ఏం వేద ఆమయా వీచిన్వీత ఆపో వై భేణజం వేడుమేవాస్మీకరోతి సర్వమాయులేది అభిజరగ్యశ్చిన్వీత వజ్రో వాప వజ్రమే భ్రాదుర్వేభ్య ప్రహరతి స్థృణతయేణం తేజస్కామోషస్కామ బ్రహ్మవర్గకామ స్వర్గకామశ్చిన్వీత ఏతావద్వాస్తి యావదేవాస్తి తదవరుంధే తస్యైరమృతం పరిణతి నధావేద్ అమృతం వాప అమృతస్యానందరిత్యై నాప్సమూత్రపురేషం కురుయాత్ నిష్ఠీవేద్ నవిపసనస్నాయాత్ దుఃఖ్యో వాజేషోగ్ని ఏతస్యాగ్నిర్నిదాహాయ పుష్కరవర్ణాని హిరణ్యం వాతిష్ఠేద్ ఏతస్యాగ్నిర్నభ్యాలోహాయ నకోన్మస్యాశ్నీయాత్ మోదకస్య అఘాతుకాన్నేన మోదకాని భవంతి అఘాతుకాప ఏతమగ్నిజినుదే యూతైనమేవం వేద ఇమానుకం భువనాశేషదేవ ఇంద్రశ్చ విశ్వేశదేవా యజ్ఞం చ స్తంభం చ ప్రజాం చ ఆదిత్యేంద్రస్తమశేషాతు ఆదిత్యేంద్రస్తగణామరుద్ధి అస్మాకం భవత్వవితాతనూనా ఆప్లవస్వ ప్రప్లవస్వ ఆండీభవజమాభు సుఖాదీం దుఃఖ నిధనా ప్రజమంచస్వాం పురం పరీజయస్వాయం భువా ఏ శరీరాణ్యకల్పయన్ తే దేహం కల్పయంతో మాజలేక్షాస్పదీర్ణ ఉత్తిష్టత వా స్వప్త అగ్నిమిచ్చద్ధం భారత రాజ్ఞస్వామస్య దృప్తాస శౌర్యేణ తేజోషసువాసువాస అష్టాచక్రానవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాగం హిరణ్మయ కోశః సర్గో లోకో జ్యోతిషావృత యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీ తస్మై బ్రహ్మచ బ్రహ్మా చ ఆయుష్కీర్త్యం ప్రజాం దదః విభ్రాజమానాగం హరిణీ శిశాగం పరీమృతా పురగం హిరణ్మయీం బ్రహ్మా వివేశా పరాజిత పరాంగేత్యజ్యామయీ పరాంగేత్యనాశయీ ఇహజాముత్తజాన్వేది విద్వాన్ దేవాసురానుభయాన్ యత్కుమారీ మంత్రయతే యద్యోషత్యత్పతివ్రతా అరిక్ష్ణయ్యక్లించ క్రియతే అగ్నిస్తదను వేధతి అచితాదశ్చాదశ్చ విద్వానో యేప్యేద్వినః స్వర్యంతో నాపేక్షంతే ఇంద్రమగ్నించయే విదుః శ్రీగతాయిన సంయంతి అశ్మిభిః సముదేరితాః అస్మాల్లోకాయముష్మాచ్చిభిరదాత్మష్మిభిః అపేదవేదభిసర్పజాతః ఏత్రస్థపురాణాయే చనూతనాః అహోభిరద్భిరక్తిభిర్వ్యక్తం యమోదాత్మవసానమస్మై నిర్మణంతరుపరాత్వర్యః అకృష్టాయేన కృష్ణజాః కుమారేణ కనేనేషు జారిణేణ జగే హితాః ఏదపీదా ఆండపీదాః అంగారేణ జనే హుతాః ద్వయాన్ పుత్రపౌత్రకాన్ ద్వేయమరాజకాన్ శతమిన్న శరదః అలోయబ్రహ్మ విలపం పితృణాంశ యమస్య చ వరుణస్యాశ్వినోరగ్నేః మరుదాహంచ విహానసాం కామప్రయవణవ్యేస్తు సత్యేవాస్మి సనాతనః ఈనాగో బ్రహ్మశ్రవో రాఘోధనం పుత్రానాపో దేవేహాహితా శ్రీయష్ణేం గ్రధ్వశ్రీయష్ణేం చ అపేతో నిర్వృతయంహస పరిపాశగ్రశ్వేతపక్షం విజంషకుంసమనోదరం సజానవాచ్యాయాస అగ్నేనాదయసందశ ఏర్ష్యాభూయే బుభుక్షా అనన్యం కృత్యాంచదీశిరే అచేన గిగుం సుకావత అగ్నేనాదయసందశ పర్జన్యాయ ప్రగాయత పురస్పుత్రాయ మేషుషే సనోయవసమిచ్చదు ఇదం వజ పర్జన్యాయ స్వరాజే ఋతోస్మరం తద్యోత మయోభోర్వాతో విశ్వగట్టయ సంతస్మే సువిప్లావోషేర్దేవగోపా యోగభ్రమోషధీనా గవాణోత్యర్వదా పర్జన్యపురుషీణా పునర్మామేత్వేంద్రియం పునరాయ పునర్భగ పునర్బ్రాహ్మణమేతుమా పునర్ద్రవిణమేతుమా యన్మేర్గవేద పృథివీమస్కాన్ యోషేరప్యసలభ్యజాప ఇదంతత్పునరాదే దీర్ఘాయత్రాయ వర్తసే యన్మేరేత ప్రసిచ్యతే యన్మహాజాయతే పునః తేన మామృతం కురు తేన సుప్రజతం కురు అభ్యస్తిరోధాజాయత తమ వైష్ణవటస్వత యోధేహితపత్రాన్నః ఏ అపోష్ణంతి కేచన రాష్ట్రే మాయాం వైశ్రవణః ప్రసరం సహస్రబంధురం పురుశ్చక్రకం సహస్రాశ్వం ఆస్థాయాయాదినో బలిం కస్మై భూతాని బలిమావహంతి ధనంగావోహస్తి హిరణ్యమశ్వాన్ అసావసుమతో యజ్ఞస్య శిరం విభ్రతో నముఖేం విరాజం సుదర్శనేన క్రౌంచే చ వైరాగే చ మహాగిరౌ సర్వాట్టాలగమంతా సగుంహార్యన్నగరంతవ ఇది మంత్రాః కల్పోదవోర్ధ్వం యది బలిగుంహరేత్ హిరణ్యనాభయే విలరే గౌబేరాయాయం బలిః సర్వభూతాధిపతయేన మలిది అసబలిగుంహత్వోపతిష్ఠేత క్షత్రం క్షత్రం వై శ్రవణః బ్రాహ్మణాభయగ్రస్మః నమస్తే స్తమావాహికంసీ అస్మాత్ప్రవిశ్యాన్నమధ్యేతి అసతమగ్నిమాతధీత యస్మిన్నేతత్కర్మ ప్రయుంజేత యదో సాధూః యదో సాధువః యదో సాస్వః యదో సాధోద్భవస్వః సర్వేషాం లోకానామాధిపత్యేతీదేతి అసతమగ్నిమిధీత యస్మిన్నేతత్కర్మ ప్రయుంజేత తిరోధాభూ స్వాహా తిరోధాభువ స్వాహా తిరోధాస్వ స్వాహా తిరోధాభోర్భువ స్వ స్వాహా విస్మిన్నస్య కాలే సర్వాహుతేరుగా భవేయో అభిబ్రాహ్మణముఖీనా తస్మిన్నంధకాలే ప్రయుంజీత పరస్సు ప్రజనాద్యేపి మాస్మ ప్రమాద్యంతమాధ్యాపయేత్ సర్వార్థా సిద్ధ్యంతే యగేవం వేద క్షుద్ధ్యన్యతమజానతాం సర్వార్థాన సిద్ధ్యంతే యస్తే విఘాతుకో భ్రాత మమాంతరహృదయే శ్రుతః తస్మాగ్రపిండం జుహోమి సమేర్థాన్మావిమధీత్ మగిష్వాహా రాజాహి రాజాయ పృథక్సాహినే నమో వయం వేయేశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః కేతవో అరుణాసశ్చ ఋషయోవాతలశనా ప్రతిష్టాగుం సదసాహి సమాహితాతో సహస్రధాయుధం శివానశ్వంతమాభవంతు దివ్యాపమోషయ సమృకాధరస్వతి మాతే వ్యోమసంతిషి సంవత్సరమేతద్వదంచలే తౌ వా మాసౌ నియమస్సమాసేన తస్మిన్నియమవిశేషా ఋషమణముదకోపస్పర్శి చతుర్థకాలపానభక్త స్యాత్ అహరహర్వాభేక్షమశ్నీయాత్ ఔదుంబరే సమిధ్యరగ్నిం పరిచరేత్ పునర్వామేత్యేంద్రియమిత్యేతేనానువాకేన ఉద్ధత పరిబోధాభిరభ్యః కార్యం కుర్వేద అవదంధయవాన్ అనహయే వాయవేషోర్యాయ బ్రహ్మణే ప్రజాపతయే చంద్రమతే నక్షత్రేభ్యః చతుర్భ్యః సంవత్సరాయ అరుణాయరుణాయే త్రివ్రత హోమాః ప్రవర్గ్యవదాదేశః అరుణాకాండర్షయః అరణ్యేధీరన్ భద్రం గణ్యభిరుద్వేజ విత్వా మహానాంభిరుదగం సగ్గస్పశ్య తమాచారోదద్యాశ్వందమేత్రోటీరా లభతే సుమృగే భూమిం ఏమవర్గే హేమదక్షిణా రగుంభం వాతశ్చ క్షోమం అన్యద్వా శుక్లం యథాశక్తి వా ఏమగ్నిస్వాధ్యాయధర్మేణ అరణ్యేధీర తపస్వీ పుణ్యాభవతి తపస్వీ పుణ్యాభవతి భద్రం దధాతు ఓం శాంతి శాంతి శాంతి నమో బ్రహ్మణే నమోస్తగ్నే నమో పృథివే నమోషేభ్య నమో వాచే నమో వాచస్పదయే నమో విష్ణవే బృహతే కరోమి ఓం శాంతి శాంతి శాంతి స హవే దేవానాం చాసురాణాం చ యజ్ఞం ప్రదదావాస్తాం వయజ్ఞ స్వర్గం లోకమేష్యామయమేష్యామయేసురాస్తన్నగ్రహసైవాబ్రహ్మచర్యేణ తమసైవ దేవాస్తేసురామక్యగ్రస్తేన ప్రాజానగ్రస్తే పరాభవంతేన స్వర్గం లోకమాయం పృథదేన వైయజ్ఞేన దేవ స్వర్గం లోకమాయం న పృథదేనాసురాన్ పరాభావయన్ పృథదోహవైయజ్ఞావేదినో ్రాహ్మణాయజ్ఞాపవేత్రేదేదేవదత్తస్మాజ్ఞాపవేత్యేవాధీయేన రక్షాగం సిహవాపురోన వాకేతవోగ్రమతిష్టం దాన్ ప్రజాపదేణోపామంత్రేతాన్ ప్రజాపజలబ్రవేద్యోధయుద్ధమిదుత్తిష్టం తగం హాతాన రక్షాగస్యాదిత్యం యోధయంతయావదత్తమన్వగాత్తాని హవాయేతాని రక్షాగం జగాయత్రిమంత్రేణాంబరాజామ్యంతిరజు హవాయేతే బ్రహ్మవాదిన పూర్వాభిముఖా గాయత్రిమంత్రిత ఆపవోర్ధం విక్షిపంది గాయత ఆపో వజ్రీభూ రక్షాగంజి మందే హారుణే ద్వీపే ప్రక్షిపంది ప్రదక్షిణం ప్రక్రమంది వాధోన్వంతుమాదిత్యమభిధ్యాయం కుర్వన్ బ్రాహ్మణో విద్వాం సకలం భద్రమకృతే తావాదిత్య బ్రహ్మేది బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేదిం వేద యద్దేవాదేవ హేరణం దేవాదశ్చ కర్మా వయమ్ ఆదిత్యాస్తస్మాన్ మామంచదత్తస్తత్తేన మామిద దేవాజీవనకామ్యాయద్వాచామృతమోదిమా తస్మాన్నైకముంచద విశ్వే దేవాః సదోషసః ఋతేణ ద్యావాపృథివీ ఋతేణ ప్రగుందరస్పతి ఇంద్రాగ్నేమిత్రవరుణౌ సోమో దాత బృహస్పతి ఏనాముంజంద్రేణ సోమిదన్యకృతమానిమా సజాతశకంసాజాజాగుంసాజాగుంసాకనీయత అనాశక్తం దేవకృతస్మాత్తమస్మాజాతవేదోమధ్యే యద్వాచాయన్మనసా బాహుభ్యామోరుభ్యామక్షేభ్యాగం అగ్నిం మాతస్మాదేన దోగార్హవత్య ప్రపంచగాని దుష్కృతా ఏణ త్రిలో అన్నవాన్యద్బూవేన సూర్యంతమోజన్మోజ ఏనేంద్రో విశ్వాజహాతరాజేస్తేనాహం జ్యోతిరాజ్యోతిరానశానాక్షి యత్కుదేదమ ప్రదేత్తం మగేహయేన గమస్య నిధినాచరామి ఏదత్తదగ్నే అరుణో భవామజీవన్నేమ ప్రజతత్తే దధామి ఎన్మయి భాషాయంతరిక్షాదిక్రామామిజాయమే వరుణసత్వాయామిన్నోన్నోగ్నే త్వమగ్నే అయాసి యతదేవ్యనమహం బహోవాదిత్సంవాదం జగరజనేభ్య అగ్నిర్మాదస్మాదింద్రశ్చరం విధానో ప్రముంచతాభ్యాం జగరగద్భ్యాక్షాణముపజిఘ్నమాన ఉగ్రం పశ్చాజరాట్రధృతాన్యక్షరదావృణదత్తాణాని ఉగ్రం పశ్చేరాట్రభృతిర్భ్యానిక్షమృత్తమనుదత్త మేఘల నేంద్రమానోయమస్య లోకేజులాయ అవదేహేణ ఉదత్తమిమం మే వరుణదత్వాయామిన్నోన్నాగ్నే సంకృతో విజుతో నిర్ధోయిష్టనిస్పన ఏస్మద్యక్షమనాగతో దూరాబ్దూరమీజతం నిర్యక్షమీజతే కృత్యాన్నిరగతిం చేస్మత్సమృచ్చాస్మై పృథువామది విశ్వకంసానుసంసాభ్యాఘనేనానుఘనేన చేస్మత్సమృచ్చాస్మై పృథువామది సంవర్తాపయసాదంతనోభిరణన్మయమనసాదకం జివేన పష్టానో అత్ర విదధాతు రాజోనుమాటర్వోజం ఆయుక్తే విశ్వతోమర్ణ్య పునస్ ప్రాణ ఆయాదిపురాయక్ష్మకం సువామిదే ఆయుర్దాగ్నేహిజోజిరాణో హృదప్రదీకో హృదయోనిరేధి ఘతం వేత్వామృజారుగవ్యం విదేవపుత్రమభిరక్షదాదిమం ఇమగ్నాయుజయమత్రజయమోజో వరుణతకం దిశాధి మా దేవాత్మాయక్ష విశ్వే దేవాగరదత్తయ్యసాహృద అగ్నాయోగం జపమ సహాధువోర్జమిరించన ఆరేపాధస్వక్షణా అగ్నేపవస్వస్వస్మే వర్తస్వీర్యం దయం వైపోషం అగ్నిర్పవమాన పాంచజన్య పురోహిత ప్రమీమహే మహాగయం అగ్నే జాతృణుదానస్తపత్రాన్ ప్రత్యజాతాన్ జాతవేదోస్వ అస్మేదీరి సుమన అహేళన్మందే శ్యామత్రివరూస ఉద్భవ సహసా జాతాన్ ప్రణుదానస్తపత్రాన్ ప్రత్యజాతాన్ జాతవేదోస్వ అధినాగమణస్ మానో వయజ్ఞశ్యామ ప్రణుదానస్తపత్రాన్ అగ్నేయో నాభిరోజనోవృకో వారోజిఘాకుంసతి పాగస్వం వృత్రహంజరివస్వస్మభ్యమాభర అగ్నేయో నాభిదాతమానోష్ట తమ్ వయగం సమిధం రక్భ్యమగ్నేజ్భజే యో నశ్వపాదశపదోశ్చశ్వపదశ్వపాదస్మిక్షం పాపకం సమోహత యోనస్వప్నోయోర్ణోమత్వాదేవాద్భస్వ ప్రక్షాళితోమాదస్ోచ్చేకించన యోమాజాతవేదోయంజాహన్వేష్మయష్టమా సర్వాగస్థానగ్నే సంతమయాగస్కాహన్వేష్మయేజమాస్మభ్యమనాదీయాద్యశ్వనోద్వేషదేజన నిందాద్యోస్మాన్యప్సాగస్థాన్మష్మశాకలు సగంసిదం వే బ్రహ్మ సగంసిదం వేర్యా అంబలం సగంసిదం క్షత్రం వేష్మేస్ హస్మి పురోహిత ఉదేజాం బాహో అదినమగ్వాచోబలం క్షిణామి బ్రహ్మణా మిత్రారుణ్యామి స్వాహం పునర్మణ పునరాయం మహాగాపునశ్చక్ష పునఃశ్రోత్రం మహాగాపునః ప్రాణ పునరాభూతం మహాగాపునశ్చిత్తం పునరాధీతం మహాగా వైశ్వానరోమేత్యస్తనోపాధతాని విశ్వా వైశ్వానరాయ ప్రతివేదయామోగిరీర్ణం కరో దేవతాసో ప్రేతాన్ వాజాన్ ప్రముజన్ ప్రవేదాలిగాలవద్యా వైశ్వానర పవయాన్న పవిత్రైర్యత్సంగరమభిధావాజాన్మనసాయాజమానోగజత్రై నోమత్స్వామి అవీయేషు నామదారగే ఏహాస్త్రేక్షలామేద్భకమోదనం విదేష్లోకాన్ ప్రతిబంధాన్ ముంజాజిబద్ధకం యోనేరివ ప్రచ్యుతో గర్భ సర్వాన్ పశోనుష్ సప్రజానం ప్రగర్భేత విద్వాన్ ప్రజాపతిశ్రమజాస్య అస్మాభిర్దత్తంజలద పరస్తాదచ్చిందంతమనుసంచరేమ అనంతమన్వేగేణేషాం ప్రయచ్చాద్దాంజేక్షక్నపాకుంతస్వర్గేషాం ఆరభేషామనుభేషాకుంతమానం పంచామోత్సృతేన పరివిట్యజ్ఞో తస్మై గోత్రేషాగాపతిగమునభేషాం యదంతరిక్షం పృథివే ముదద్యాయన్వాదరం పితరం వారయం శివా అగ్నిర్మాదస్వాదేన సోగాలిభవత్యమున్నో నేషత్యులియాని కృమ భోగం మాతాదిజన్మో జనిత్రం దాతాంతరిక్షమభిజస్తయేన యోన్న పితాభిజయాచంభవాదిజామిత్వా మామివిత్సి లోకాద్ యత్ర సుహార్ద సుఖదో వదంతే విహాయ లోకం తన్వాగస్మాయ అశ్లోకాంగేన కృదా స్వర్గేణ ప్రవశ్యేణ పితరంజ పుత్రం ఎదన్నమేవాదాస్కన్నదాస్కన్నదవాకరిష్యన్ యద్వానాం చక్షుష్యాగో అస్తికదేవగింజ్రామాదస్పాదరణం కృణోదు ఎదన్నమద్యవధా విలోపం వాదో హిరణ్యముదగామజామవిం యద్వానాం చక్షుష్యాగో అస్తికదేవగింజ ప్రతిజగ్రామద్యమాదస్పాదరణం కృణోదు జన్మయా మనసా వాచా కృతమైన కదాచన సర్వస్మాత్తస్మాత్సంగతాదశనాణజశ్రవణావోర్ధవం శ్రీరాంగోస్తాయగస్తేగమదరగస్తేందంతర్థయాగస్తేవాస్తవరయాబ్రువన్ పవిత్రం ్రోధయేనాశ్రయప్దేవాదేవేణయేణమహం భూవాయుష్ణరాయ ప్రియవేణయాక్షేతర్మాయేతూయాత్పోదోదేవోకాన్ సమశ్నుదే కూష్మాండేర్జుభుజాద్యోమోదయమన్యేదయసేనో యథా భ్రూణైవేటభవతి యో నో నేతర్వాజేన మేనో భ్రూణహత్యాయాస్తస్మాచ్యదేయావదేనో దీక్షాదీక్షతేతైస్తోజం వత్సరం దీక్షితోభవజం వత్సరా దేవాత్మానం పునే మాజం దీక్షితోభవతి యో మా సత్సరం వత్సరస్వం వత్సరా దేవాత్మానం పునే బ్రాహ్మణస్వ్రదయ్యోరాజ్ఞావైశ్వ్రంథానాశ్రక్తో వద్భృతమిత్యనోపృతయే తాత్మనోనుపదాసాయ అజానహవే ప్రత్యేకస్తపశ్యమానాన్ బ్రహ్మస్వయంభ్యానర్షత్తర్షయోపపత్రేణాం దేవతాపాదిష్టందయ్యకామాస్తకేతం బ్రహ్మయజ్ఞమశ్యంతమాహరంతేనాయంతగతాపయో దేవానాభవనయోత్సావాణిగోమాయోయద్బ్రాహ్మణాన్ పురాణాని కల్పాన్ గాసానాయ హృదయో దేవానాభవంతాభిక్షుసంపాత్మానవాహతవాత్మానో దేవాస్వర్గంలోకమాయ బ్రహ్మణ సాయుజ్యమృగయో గచ్చన్ పంచమాయే మహాయజ్ఞాస్వృతిప్రదాయంతేజ్ఞోదయజ్ఞోమనుష్టయజ్ఞోదయజ్ఞోహోత్యమిదమిదంతదేవయజ్ఞస్సంతిష్ఠదే బ్రహ్మయజ్ఞేనాయంతి బ్రహ్మయజ్ఞేన యక్షమాణ ప్రాచ్యాన్యోగంక్షిరచక్షుదేనాయమానభ్యక్తిరాజామేణ్యం పాణిం పాదౌ ప్రోక్షిరచక్షుదేనాయకే శ్రోత్రే హృదయమానభదేనాథర్వాంగిరసో బ్రాహ్మణాని కాశాన్ పురాణాని కల్పాన్ కాశానారాధకుందే ప్రేణాని గర్భాణాం మహజపత్యేవ్యోపస్థం కృత్వా పురాణాదీన స్వాధ్యాయమధీతాపాం వాగేషవోటదీనాగుండసో యద్గర్భా సరదమేవ బ్రహ్మగురుదే దక్షిణాత్తరో పాణి పాదో కృత్వా సుపవిత్రా వామి ప్రియమగ్నరేజద్వేజస్త్రీం విద్యాం దర్తే ప్రజ్ఞానగేమ ప్రతిపదాశంద ప్రతిపద్యతే రామే మనసా స్వాధ్యాయమధీయతి బాణగ్ధం వేదిహస్మాహ శౌచాన్నేకబుదారణ్యేవలబుతవాగోజతిష్టన్మృతమృజన్మృతాధీనబుతశిగానోధీయతి స్వాధ్యాయం తపస్వే మన్యాభవతిగయేవం విద్వాన్ స్వాధ్యాయమధీతే నమో బ్రహ్మణే నమోస్త్వగ్నగే నమః పృథివ్యే నమోషధేభ్య నమో వాజే నమో వాజస్పతయే నమో విష్ణవే హృదయే కరోమి మధ్యంగినే భ్రమణమధీచాశోకలుపాయుడాచ్చోయ్రామస్తస్మాత్తరేక్షంతపదేశాభ్యుక్త చిత్రం దేవానాముదగాదనేక్షరుమిత్రస్రవరుణస్యాగ్నే ప్రాజ్ఞావాషవీందరిక్షకం సూర్యాత్మాగత సస్వశక్తే ప్రజా సద్య సంతిష్టతే తస్య ప్రాక్ సాయమ ప్రసోనమో బ్రహ్మణి విమలిధ్యాని తస్య వా ఏతస్య యజ్ఞస్య మేఘోహవర్ధానం విద్యుదగ్నిర్వర్షగం హవిస్తమయజ్ఞనుపషట్కారో వాయురాత్మా వాస్యాగర్ద్యం విద్వాన్ మేఘర్వర్షతి విద్యోగమానే స్థనేత్యవస్వోమానే వాగామా వాస్యాగస్వాధ్యాగమధీరేతపయే దత్తప్యదేతమోహి స్వాధ్యాగయుత్తమం నాగం రోహత్యుత్తమ సమానానాం భవతి యావంతకం హవాయు విత్తస్య పూర్ణాస్వర్గం లోకం జయలి తావందం లోకం జయలి భూయాగం సంజాక్షయ్యం చాపుడం మృత్యం జయలి బ్రహ్మణ సావిద్యం గచ్చతి తస్య వా ఏతస్య యజ్ఞస్య ద్వావనధ్యాయోగదాత్మాసు జర్గద్దేశ సమర్థర్దేవతానియగేమం విద్వాన్ మహారాత్ర ఉదస్తుతితే వృజగ్గస్తిష్టం నాసీనశ్యగానోరణ్యే గ్రామేవాగమధీతే సర్వాన్ లోకాన్ జే సర్వాన్ లోకానర్ణానుసంజలేషాభ్యుక్తా అరుణాస్మిణా పరస్మేగ్రస్తృతీయే లోకే అరుణాశ్యామ ేనాగ్నిం మే జాతం పాత్మాజగ్రాహకం దేవాహుదే పాత్మానమపాహుదీనాయ్యేన యజ్ఞస్య దక్షిణాభిర్దక్షిణానాం బ్రాహ్మణేన బ్రాహ్మణ చంద్రోచంద్రరాగస్వాధ్యాగేనాపహత పాత్మా స్వాధ్యాయో దేవమిత్రం వా ఏదత్తయ్యో నో సృజత్యభాగో వాసిభవత్యభాగో ేతదేశాభ్యుక్తిజసం సఖాయందరస్ వాచ్య విభాగో అస్తి ఎదేకం శృణోత్కరగం శృణోర్మి ప్రవేదృతస్ పంసామస్మాధ్యాయోధ్యేద్రవ్యోయ్యంకృతమీతేర్వాయోరాదిత్య సాయుజ్యం గచ్చతి దేశాభ్యుక్తా ఏ అర్వాణమృతమాపురాణే వేదం విద్వాగుంసమభిలోపదంజాదిత్యమేవే పరివదంది సర్వే అగ్ని విజీయన్ తృజీయన్ సహంసమిర్వై దేవతాస్తా వేద విధి బ్రాహ్మణేస్మాణేభ్య వేద విద్యో నివేది వే నమస్కృయాన్నాశ్రీరంగేతేతీ ఇచ్చదగి బాగేధ ప్రేమరిచ్చదేయో యాజయతి ప్రతిభా గృహ్ణాది యాజయత్వాధ్యాయం వేదమధీగీతత్రం వాత్రేంగాయత్రీ మన్వాదిరేదేవలో దక్షిణావరేణ వరగ్ఞస్పృణోత్యాత్మా హి వర దుహే హవాగేడు శందాగం సుయోగాదిగేన యజ్ఞకృతునాజయేత్సౌరణ్యం పరేత్తి సుజో దేశే స్వాధ్యాయమేనమీయన్నాదీరస్యానందేక్షాస్థానముపసదాలనగం హృత్యావాగ్రహోర్మనపుధ్రువా ప్రాణో హవిస్సామాధ్యయస్వాగేడు యజ్ఞ ప్రాణదక్షిణోనందదక్షిణ సమర్థతర కతిధావకీర్ణే ప్రవిశతి దుర్ధేత్యాహ బ్రహ్మవాదిన మరుద ప్రాణేణ బృహస్పతి బ్రహ్మవర్తలేనాగ్నిమేవేణ సర్వేణ తస్యైతాం ప్రాయశ్చిత్యం విధాంజగాలసుదేవః కాశవోగరం బ్రహ్మచారికవిగలేన మా వాస్యాగూరాత్రమగ్నిం ప్రణేయోపదమాధాగద్భిరాజ్యోపఘాతం జ్యోతి కామావగీర్ణోస్తమగీర్ణోస్తికామకామాయస్వాహకామాభిద్రగ్ధోస్తు ృద్రగ్జోస్కామకామాయస్వాహేత్తమృతమేవాత్మన్ధత్తే హుత్వా ప్రేతాంజలిమంత్రేణిమభిమంత్రేణమాజంజంతమరుదస్తమింద్రస్తం బృహస్పతి సంవాయమగ్నిస్ంజత్వాయుజాజపదేన చాయుష్మందంగరాజమేస్మై మరుద ప్రాణాజిపలం ప్రతి బృగస్పదర్బ్రహ్మవర్షమేవాత్మానమాయుమాత్మన్ధత్తేవరోదక్షిణావరేణివరగ్ఞస్పృణోత్యాత్మా హి వర భో ప్రవద్దే భువ ప్రవద్దే స్వ ప్రవద్దే భోర్భువ స్వ ప్రవద్దే బ్రహ్మ ప్రవద్దే బ్రహ్మకోశం ప్రవద్దే మృతం ప్రవద్దే మృతకోశం ప్రవద్దే నిదుర్జానం బ్రహ్మకోశంగం వృత్తం నావపశ్యతిషం ప్రవద్యే దేవానం ప్రవద్యే దేవపురం ప్రవద్యే పరీమృతో వరీమృతో బ్రహ్మణా వర్మణాహం జయతు సాకశ్యమస్యమస్తమో మూర్ధానం బ్రహ్మోత్తరాహనుయజ్ఞోసరా హృదయం సంవత్సర ప్రజనమశ్వినా పూర్వపాదావృత్తుమ్యం మిత్రుచ్చాండాండ్రజాపయంతిర్చకం జమాశుమాస్తకం హయేం వేదామృత్యం జగతి జగతి స్వర్గాధ్వని ప్రమీయతేనాగ్న ప్రమీయతేనాప్సు ప్రమీయతేనామత్య ప్రమీయేన ధ్రువస్చక్షితమయుక్తం భూతానామధిమయరదిత్వం భూతానామిశ్వేచ్ఛయుక్తాం భూతాన్యమపర్యావర్తంతే నమస్తే నమః సర్వం తే నమో నమః శిశుకుమారాయ నమః నమః ప్రాచ్యే విజయయాశ్చ దేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమో దక్షిణాయే విజయయాశ్చ దేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమః ప్రజేచ్చే విజయయాశ్చ దేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమః ఉదీచ్చే విజయయాశ్చ దేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమః ఊర్ధ్వాయే విజయయాశ్చ దేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమోధరాయే విజయయాస్తదేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమో వాంతరాయే విజయయాస్తదేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమో గంగాయమధ్యేయేవ సంధిరేమే ప్రసన్నాత్మానశ్చిరం జీవితం వర్ధయంతి నమో గంగాయమునయోర్మునిభ్యశ్చ నమో నమో గంగాయమునయోర్మునిభ్యశ్చ నమః నమో బ్రహ్మణే నమోస్వర్గే నమ పృథివ్యే నమోషేభ్య నమో వాచే నమో వాచస్పదే నమో విష్ణవే బృహదే కరోమి ఓం శాంతి శాంతి శాంతి ఓం తచ్చయోరావృణీమహే గావియజ్ఞాయ గావియజ్ఞపదయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్య ఓర్ధ్వంజిగాదుభేడజం షన్నాస్తద్విపదే షంజదుష్పదే ఓం శాంతి శాంతి శాంతి చిత్తిశ్రుక్ చిత్తమాజ్యం వాగ్వేదిః ఆధీతం బలిః ఏతో అగ్నిః విజ్ఞాతమగ్నిః వాక్పజుర్హోతాః మన ఉపవక్తాః ప్రాణో హరిః సామాధ్వర్యః వాచస్పదే విధేనామన్ విధేమతే నామ విధేర్థమస్మాకన్నామ వాచస్పతి స్వామం పిబతు ఆస్మాసు సంబంధా స్వాహ పృథివీ హోదాధ్వర్యుద్రోగ్నేన బృహస్పతిర్వక్త వాచస్పదే వాచో వీర్యేణ సంభృతమేనాయక్షసే యజమానాయ వార్యం ఆశుభస్కరస్మై వాచస్పతి స్వామం విపది యజమరీంద్రమింద్రియాయ స్వాహ అగ్నిర్హోదా అశ్వినాధ్వర్యో తష్టాగ్నే మిత్రముపభక్తా సోమ సోమస్య పురోగాః శుక్రశుక్రస్య పురోగాః శ్రాతాస్త ఇంద్రసోమాః వాతావేర్హవనశ్రుత స్వాహ సూర్యంతే చక్షుః పాదం ప్రాణ యాం పృష్టం అంతరిక్షమాత్మా అంగైర్యజ్ఞం పృథివేగం శరీరై వాచస్పదేక్షిద్రయా వాచా అచ్చిద్రయా జిహ్వా వివిదే వా పృథగం హోత్రామేరయస్వ స్వాహా.